మంత్రాలయ మందిరా మంత్రాలయ మందిరా మాం పాహి మంత్రాలయ మందిరా మాం పాహి మంత్రాలయ మందిరా మద్వాభేదముని సత్వం శోద్భవ అద్వైతారణ్య సద్విధి హోత్ర మధ్వాభేదముని సత్వం శోద్భవ అద్వైతారణ్య సద్విధి హోత్ర మంత్రాలయ మందిరా మాం పాహి మంత్రాలయ మందిరా మాం పాహి మంత్రాలయ మందిరా మాం పాహి మంత్రాలయ మందిరా రాఘవేంద్ర సుధీంద్రయతికర పదుమోద్భవా సుధీంద్రయతికర పదుమోద్భవ సుధి గురు రాఘవేంద్ర కోవిద కులవరయ సుధీంద్రయతికర పదుమోద్భవ సుధి గురు రాఘవేంద్ర కోవిద కులవరయ దండధర కోదండ పాణిపద దండధర కోదండ పాణిపద పుండరీక ధ్యానాఖండమతే త్వం పుండరీక ధ్యానాఖండమతే త్వం మంత్రాలయ మందిరా ప్రభు మంత్రాలయ మందిరా మాం పాహి మంత్రాలయ మందిరా మాం పాహి మంత్రాలయ మందిరా రాఘవేంద్ర రాఘవేంద్ర సురధేను కల్పతరు వర చింతామణి శరణాగత జన పరిపాలాత్వం సురధేను కల్పతరు వర చింతామణి శరణాగత జన పరిపాలాత్వం అభినవ జనార్దన విఠలనాపద అభినవ జనార్దన విఠలనాపద జనార్దన విఠల విఠల విఠల విఠల విఠల విఠల జనార్దన విఠల నాపద అభివందిత గురు మునికులోత్తమ అభివందిత గురు మునికులోత్తమ మంత్రాలయ మందిరా మాం పాహి మంత్రాలయ మందిరా మాం పాహి మంత్రాలయ మందిరా మాం పాహి మంత్రాలయ మందిరా రాఘవేంద్ర మంత్రాలయ మందిరా మంత్రాలయ మందిరా రాఘవేంద్ర రాఘవేంద్ర భో